చెబుతోంది కొంటి నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల కంటి చూపు చెబుతోంది కొంటి నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల ఆశలు దాతకు ఆశలు దాతకు కంటి చూపు చెబుతోంది కొంటి నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల ఓ పిల్ల ఆడపిల్ల పూల తీగే ఒక్కలాగే చక్కనైనవి ఆడపిల్ల పూల తీగే ఒక్కలాగే అంద కోరుకుంటాయి అందమైన మగవాడు పొందుకొని వచ్చాడు ఎందుకలా చూస్తావు ఓ పిల్ల స్నేహము చేయవా స్నేహము చేయవా కంటి చూపు చెబుతోంది కొంటి నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల ఓ పిల్ల మెత్తనైన మనసు నీది కొత్త చిగురు వేసింది మత్తులోన మునిగింది ఓ పిల్ల మైకము పెంచుకో మైకము పెంచుకో కంటి చూపు చెబుతోంది కొంటి నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల ఓ పిల్ల చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూచే చెప్పలేని వింత వింత అనుభవాలు ఎదురు చూస్తున్నాయి ఆహా నువ్వు నన్ను చేరాలి నేను మనసు ఇవ్వాలి ఎడము లేక ఉండాలి ఓ పిల్ల కంటి చూపు చెబుతోంది కొంటి నవ్వు చెబుతోంది మూగ మనసులోని మాట ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా వస్తావా మురిపిస్తావా కంటి చూపు చెబుతోంది కొంటి నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా వస్తావా మురిపిస్తావా ఓ పిల్లా